అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు, రఘురాముని నమ్మినబంటు నేను. నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంబులో నీ మహనీయ కీర్తి విని, నిన్నెదనమ్మితి జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్. పరమ భాగవతుల పాదధూళికి శిరస్సు వంచి నమస్కరించి, దశమస్కంధం శ్రీ మహాభాగవతం పోతన భాగవతం చెప్పుకుంటాను. హిరణ్యకశిపుడు తన తమ్ముని మరణానికి చింతించవలసిన అవసరం లేదు అని, ఆత్మనిత్యము అని జ్ఞానబోధ చేశాడు. ఆ జ్ఞానబోధ చేసినందువలననో ఏమో అతనికి తపస్సు చేసి ఇంకా ఎక్కువ బలం సంపాదించాలి అనేటటువంటి జ్ఞానము ప్రకోపితమయ్యింది. కనుక ఇప్పుడు మనం వెంటనే దండయాత్రకు బయలుదేరకూడదు సుమా అనుకున్నాడు. అజరామర భావంబును త్రిజగద్రాజ్యంబు అప్రతిద్వంద్వము దోర్విజితాఖిల శాత్రవమును గజరిపు బలమును హిరణ్యకశిపుడు గోరెలా. అజరామర భావంబును, జరా మరణములు లేనటువంటి స్థితి, ముసలితనము మరణము లేనటువంటి స్థితిని, త్రిజగద్రాజ్యము మూడు లోకములను పరిపాలించటానికి తగినటువంటి ఆ రాజ్యము, అప్రతిద్వంద్వము తనతో సమానుడు మరొకడు ఎవడూ లేని రీతిలో ఉండాలి అని. దోర్విజిత అఖిల శాస్త్రవము, భుజబలం చేత శత్రువులను అందరినీ కూడా జయించాలి, తనకు ఎదురంటూ ఉండకూడదు. గజరిపు బలం, సింహ బలం కావాలి అని హిరణ్యకశిపుడు కోరాడుట. మరి కోరాడు అని అంటే కోరితే వెంటనే వస్తుందా? దానికి తగిన పని ఏదో చేయాలి కదా. ఇట్లు కోరి మందరాచల ద్రోణికింజని అందు గాలి పెనువ్రేల నేల నిలువంబడి ఊర్ధ్వబాహుండై మందర పర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఒక ద్రోణి అంటే ఒక చదునైనటువంటి ప్రదేశము, సెలయేర్లు ప్రవహిస్తూ ఉన్నటువంటిది. చక్కగా చూశాడు గాలి పెనువ్రేల. ఇక్కడ అరసున వచ్చి గాలి పెనువ్రేల అని ఉంటుంది. అక్కడ గాలి ఏమిటి, మరి పెద్ద వేలుతో నిలబడటం ఏమిటి అనే భావము కలగవచ్చేమో. ఈ కాలము వారికనే ఉద్దేశంతోనే ఆ సరళాదేశాలని, ఈ అరసున్నలని కూడా తొలగించి ఒక ప్రతిని తయారు చేశాం పెదముత్తివి శ్రీ శ్రీ శ్రీ కృష్ణాశ్రమ అధిపతుల వారి ద్వారా. అయితే అది ఒక నాలుగు స్కంధాలు మాత్రమే బయటికి వచ్చింది. పూజ్యులు మా అన్నగారు శ్రీ భాగవతము, భగవద్గీత అంటే చాలా ఇష్టం ఆయనకి, శ్రీమాన్ బొప్పూడి రామబ్రహ్మం గారు, వారు భగవద్గీతను అసలు నిరంతర పరిశీలన చేస్తూ ఉంటారు. ఆయన ఎంతో శ్రమపడ్డాడు, ధనాన్ని వ్యయం చేశాడు ఆయన, శ్రమ అంటే. అయినా కూడా మళ్ళీ మిగిలిన భాగాలంటూ బయటికి రాలేదు. సరే, అందు గాలి పెనువ్రేల నేల నిలువంబడి అంటే కాలు యొక్క పెద్ద ఆ వ్రేలు అంటే బొటన వ్రేలు మీద నిలవబడ్డాడట. ఒకటే ఇంకొకటేమో కాలు ఇవతల వేసి మళ్ళీ కాలు మీద వేసి ఒక కాలు బొటన వ్రేలు మీద నిలబడి ఊర్ధ్వబాహుడై రెండు చేతులు పైకెత్తాడు. మిన్ను చూచుచూ ఆకాశం వంక చూస్తూ వాడి మయూఖంబులతోడి ప్రళయకాల భానుండునుంబోలే దీర్ఘ జటారుణ ప్రభాజాలంబులతో ఓడనెవ్వరికిందేరి చూడరాక పరమదారుణంబైన తపస్సు చేయుచుండే. ఆకాశం వంక చూస్తూ ఉంటే వాడి మయూఖములు, భానుడు సూర్యుని యొక్క వేడి కిరణములు అవి ఎటువంటి వాడు ప్రళయకాల భానుడట. ఈ మామూలుగా వచ్చేటటువంటి వేసవికాలపు భానుడి కిరణాలే మనం సూర్యకిరణాలే తట్టుకోలేము, బాగా వేడి ఎక్కిపోతూ ఉంటుంది, ఏదో డిగ్రీలు డిగ్రీలు చెబుతూ ఉంటారు. అలాంటిది ప్రళయకాలంలో అని అంటే చెప్పే పని ఉంది. అటువంటి దీర్ఘజట అరుణ ప్రభాజాలములు అవి ఇతని నుంచి వస్తున్నాయి, పైనుంచి కాదు. ఇతని యొక్క ఎర్రని జడలు కట్టేసినాయి అన్నమాట. జపం తపం చేస్తూ ఉంటే జడలు కట్టి ఆ కాంతులు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ తపశ్శక్తిది ఆత్మశక్తి దేహము నుండి అలా బయటికి వస్తూ ఉన్నది, మానవుడు చేయలేనిది అంటూ ఏదీ లేదు. ఇది మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి, ఏదో తపస్సు చేస్తే ఇలా ఉంటుందా అన్నట్లుగా ఎలా ఉన్నదో చెబుతూ ఉన్నారు. నిర్జరలు నిజ స్థానంబుల నుండి బయటి బోట్ల కరోనా వచ్చి మనం ఎలా ఇళ్ళలో ఉన్నామో అలా ఇళ్ళలో ఉన్నారట. ఎవరు, దేవతలు. అంతా ఎలా ఉన్నదప్పుడు పరిస్థితి అంతా ప్రపంచము, అదరిన్ కుంభిని సాద్రియై కలగనేడంబో నిధుల్ తారకల్ చదరన్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్నాంతలై మండే పిల్లదరిన్ గుండెలు జంతు సంహతికి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేమ పటలోదంచెత్తపో వన్హిచేన్. ఆ మూర్ధ దిశ ఉద్ధూత దైత్యేంద్రుడు రాక్షసరాజైనటువంటి హిరణ్యకశిపుని యొక్క పైన శిరస్సు పైనుంచి వస్తూ ఉన్నది ధూమంతో కూడినటువంటి హేతి పటలము, అంటే అగ్ని జ్వాలలు పైకి వస్తూ ఉన్నాయి. ఆ అగ్ని చేత ఏమైంది, తపోగ్ని అది మామూలు అగ్ని కాదు. ఈ అగ్నితో ఏమైందని అంటే అదరిన్ కుంభిని సాద్రియై, భూమి అదిరిపోయిందట. ఒట్టి భూమి కాదండి, అద్రి పర్వతములతో సహా కదిలిపోయింది. పర్వతాలు ఎక్కడో పాతుకుంటాయి, కదలవు అసలు పర్వతాలు, కానీ కదిలిపోయింది పర్వతాలతో సహా. కలగనేడు అంబోనిధుల్, ఏడు సముద్రములు కూడా ఆకాశమంత ఎత్తెత్తు అలలు చిమ్ముతూ ఉన్నాయి. తారకల్ చదరన్ సగ్రహ సంఘలై, తారకలు నక్షత్రాలన్నీ కూడా చెదిరిపోతూ ఉన్నాయి, దిశలు మారిపోతూ ఉన్నాయి. అంటే మరి ఎంతెంత గోళములు, ఒక్క మనకు దగ్గరలో ఉన్న సూర్యుడే చిన్న నక్షత్రము, అట్లాంటిది మరి ఇంకా ఎన్ని గ్రహాలు ఎన్ని నక్షత్రాలు. విచ్ఛిన్నాంతంబులై మండే, దిక్కులన్నీ కూడా మంటలు లేచిపోయినాయి. పిల్లదరెన్ గుండెలు జంతు సంహతికి, ప్రాణుల యొక్క గుండెలన్నీ కూడా అదిరిపోతూ ఉన్నాయి. ఏమండి మరి ఇలా సాధ్యమా అని మనం అనుకోవచ్చు, కానీ కొన్ని కొన్ని ఇప్పుడు మనము చూస్తూ ఉంటాం. ఏమిటనంటే రాళ్ళు పగలగొడుతూ ఉంటారు శక్తిని చేతిలోకి తెచ్చుకొని, అదొక ప్రాక్టీస్ అలవాటు చేసుకుంటారు. చేతితో కొడితే రాళ్ళు పగిలిపోతాయి, ఒకటి రెండు కాదు, పెద్ద పెద్ద తిరగళ్ళు కూడా పగిలిపోతాయి. రొమ్ముల మీద వేసుకుని కొట్టించుకునేవాళ్ళు పూర్వం, కారులు ఎక్కించుకుంటున్నారు చేతుల మీద పైన కూడా. మరి ఇవన్నీ ఏమిటిది, ఆ ప్రాక్టీస్ అది, ఆ శక్తిని ఒక చోటకి తీసుకొచ్చేది. ఏమి మంత్రము లేదు అక్కడ, కనికట్టు లేదు, ఏమీ కాదు. కనికట్లు మాయాజాలాలు వేరు, అలా చేయగలిగితే పాపం వాళ్ళు బోలు సంపాదించుకునేవాళ్ళు, జనం దగ్గర దేవుళ్ళు అనే పేరు పొంది. మరి అలాంటివి చూస్తూ ఉంటాం, శక్తిని ఒక చోటకి తీసుకురాగలిగితే, తనతో ఉన్నటువంటి ఒక్క శక్తిని ప్రపంచంతో ఉన్న శక్తితో ఏకం చేస్తే, పవర్ ప్రపంచంలో ఉన్నది, అప్పుడు మంటలు మండిపోతూ ఉంటాయి అన్నమాట. ప్రకృతి విజృంభించిపోతూ ఉంటుంది. ఇట్లు త్రైలోక్య సంతాపకరంబైన దైత్యరాజ తపోదహన విజృంభణం బుసైరింపక నిలింపులు నాకంబు విడిచి బ్రహ్మలోకంబున కుంజని లోకేశ్వరుండైన బ్రహ్మకు వినతులై ఇట్లని విన్నవించిరి. మూడు లోకములు కూడా తపించిపోతూ ఉన్నది అతని యొక్క ఆ తపస్సు యొక్క వేడి చేత. తాపం ఎక్కువైపోయింది, అప్పుడు నిలింపులు దేవతలు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయి ఆ బ్రహ్మదేవుడిని చూసి ఇట్లా విన్నవిస్తూ ఉన్నారు. దితి కొడుకు తపము వేడిమి నతి తప్తులమైతిమింకా అలజడి అమరావతి నుండ వెరతుము ఎయ్యది గతి మాకును దేవదేవ కారుణ్య నిధి. దితి కొడుకు, ఆ హిరణ్యకశిపుని యొక్క తపస్సు వేడి చేత మేము తప్తులమైపోతూ ఉన్నాము, తపించిపోతూ ఉన్నామయ్యా. అమరావతి ఎంత భయపడిపోతూ ఉంది, అలజడి పెద్ద గోల గోల, ఎక్కడుండాలి, ఏం చేయాలి, పాహి పాహి అంటూ నా దగ్గరకు వచ్చి పడుతూ ఉన్నారని దేవేంద్రుడు చెబుతూ ఉన్నాడు. మరి నువ్వేనయ్యా మాకు దిక్కు, పెద్దవాడివి దేవతలలో. శంకాలేశము లేదు దేవా, త్రిజగత్ సంహారమున్ దేవతా సంకోచమును, వేదశాస్త్ర పదవీ సంక్షేపమున్ చాలనే వంకన్ చేతునటంచు, దుస్సహతపో వ్యావృత్తి చిత్తంబులో సంకల్పించి నిశాచరుండు, ప్రతి సంస్కారంబు చింతింపవే. ఏమి అనుమానం లేదు, మూడు లోకాలని నాశనం చేస్తాను అని చెప్పి సిద్ధమయ్యాడు ఇప్పుడు అతడు. కనుక నీవే ఆలోచించాలి ఇప్పుడు ఏం చేయాలో. నీవే రీతి తపోబలంబున జగన్ నిర్మాణముంజేసి దేవాధీశుల కంటే నెక్కుడు సిరిందీపించితి, ఈ భంగితా నీ విశ్వంబు తపస్సమాధి మహిమన్ హింసించి వేరొక్క విశ్వావిర్భావకరత్వ శక్తి మదిలోన అర్థించినాడీశ్వరా. హే ప్రభో, నీవే విధంగా అయితే తపశ్శక్తి చేత ఈ లోకాలను సృష్టిస్తూ ఉన్నావో, తాను కూడా అలా మరొక బ్రహ్మయ్యి శ్రేష్ట సృష్టికి మారు సృష్టి చేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడయ్యా. ఆలోచించు, నీ దగ్గర కూడా వచ్చేస్తుంది ఈ ప్రమాదము. కనుక మరి ఇంకా అంటూ ఉన్నారట, భవదీయంబగునున్నతోన్నత మహాబ్రహ్మైక పీఠంబు సంస్తవనీయంబగు భూతియున్ విజయమున్ సౌఖ్యంబు సంతోషమున్ భువనశ్రేణికి నిచ్చు దైత్యుని తపస్ఫూర్తిని నివారించి ఓ భువనాధీశ్వర కావవే భువనముల్ పూర్ణ ప్రసాదంబునన్. కాబట్టి కాలాత్ములకు జీవాత్ములకు అనిత్యత్వంబు కలుగుటంజేసి తపోయోగ సమాధి బలంబునం తనకు నిత్యత్వంబు సంపాదించునని తలంచి, వాడేం చేస్తూ ఉన్నాడనంటే ఈ అందరినీ కూడా అనిత్యత్వం నాశనం చేస్తానంటున్నాడు, తనకి మాత్రమే నిత్యము నేను ఉంటాను అని చెప్పి ఈ విధంగా నీ బ్రహ్మపీఠాన్ని కోరి చేస్తూ ఉన్నాడు. లోకాలన్నీ సుఖపడేటట్లు ఆలోచించండి స్వామి, తమరే ఏదో చెయ్యాలి అన్నారు వీరంతా. అంటే దేవతలు విన్నవించిన స్వయంభూతుండును భగవంతుడు నైనా నలు మగంబుల ప్రోడ భృగు దక్షాదులతోడ మందర పర్వతంబునకు వచ్చి, ఆ మందర పర్వతం వచ్చేసాడు ఆయన. దేవతలు ప్రార్థనలు విని ఋషులతో కలిసి వచ్చాడు. అందు నియమయుక్తుండును పిపీలికావృతమేదో మాంస చర్మ రక్తుండును వల్మీక తృణవేణు పటల పరిచ్ఛన్నుండును మహాతపప్రభావ సంపన్నుండును నై నీరంధ్ర నిబిడ నీరద నికర నివిష్ట నీరజ బంధుండును బోలే నివసించియున్న నిర్జరారాతించూసి వెరగుపడి నగుచూనిట్లనియే. ఎట్లా ఉన్నాడు అక్కడ, ఒక వెదురు పొద పైకి లేచి ఉందట. ఆ వెదురు పొదలో ఒక పుట్ట పట్టింది, ఆ పుట్ట లోపల ఉన్నాడు. పిపీలికావృతం ఏదో మాంస చర్మ రక్తుండును, చీమలు తినేసినవి అంతా అది కొవ్వు మాంసము చర్మము రక్తము పీల్చేసినవి అయినా సరే ఏమాత్రము చలించకుండా ఉన్నాడు. మహాతపస్సప ప్రభావంతో ఉన్నాడు. ఎలా, ఆకాశం మీద మేఘములు, దట్టమైనటువంటి మేఘములు పట్టితే వాటి వెనక ఉన్న సూర్యుని వలె. ఈ మేఘాలు ఏం చేయలేవు కదా, మనకి సూర్యుడిని కనపడనీయకుండా చేస్తాయి తప్ప సూర్యుడిని ఏం చేస్తాయి. అదిగో అలాంటి స్థితి, ఆత్మనేమీ చెయ్యలేవు, అతడు ఆత్మ లయించి ఉన్నాడక్కడ అని చూసి ఆశ్చర్యపడిపోయారు. ఏమిటి వీని యొక్క తపస్సు, అదే రాక్షస తపస్సు అంటారు దీనిని. ఓ సురాది కులేంద్ర ఈ క్రియనుగ్రమైన తపంబుమున్ చేసి చూపిన వారు లేరు ఇక చేయువారును లేరు, నే నీ సమాధికి మెచ్చి తిన్విను, నీ అభిష్టములిత్తు నాయాసమేటికి. లెమ్ము లెమ్ము మహాత్మా, కోరుము కోరికల్. ఓ రాక్షసకుల శ్రేష్ఠుడా, నీ విధంగా తపస్సు చేసిన వాళ్ళు ఇంతకుముందు ఎవరూ లేరు, ఇక ముందు కూడా చేసేవాళ్ళు ఇలా ఉండరు సుమా. నీ యొక్క తపస్సు సమాధికి నేను మెచ్చుకున్నాను, నీ కోరికలు ఇస్తా, ఏం కావాలో నీకు లేచి కోరుకో. జంశవ్రాతములన్ పిపీలికలు మేధక్రవ్య రక్తంబులన్ సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశిష్ఠుండవై వంశచ్ఛన్న తృణావళీయుత మహావల్మీకమందు ఇంద్రియ భ్రంశం ఇంతయులేక నీవు నిలువన్ ప్రాణంబులెట్లుండెనో. అసలు ఎట్లా నిలిచినయ్యా నీ ప్రాణాలు? ఆ పురుగులన్నీ చక్కగా తినేస్తున్నాయి, క్రొవ్వు మాంసము అంతా తినేస్తూ ఉంటే మిగిలింది ఏమున్నాయ్యా? ఎముకలే కదా మిగిలింది, ఆ వెదురు పొద, దాంట్లో ఒక పుట్ట, ఎలా ఉన్నావు అసలు? నీ ప్రాణాలు ఎలా నిలబెట్టావు? ఉత్సుకతన్ జలాన్నముల నల్లక ఈ క్రియ నూరు దివ్య సంవత్సరముల్ శరీరమున వాయువులన్ నిలుపంగ వచ్చునే. ఉత్సవమయ్య చూసిమమునుగ్రతపంగున గెల్చి తీవు నీ వత్సలతన్ నే వత్సలతన్ నిను గదియవచ్చితి కోరికలెల్ల నిచ్చదన్. చాలా సంతోషం వేసింది మాకు. నీవు నీరు అన్నము ఏమీ తీసుకోకుండా 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేసావే, ప్రాణాలు నిలిపావే, చాలా సంతోషించాను. నీకేం కావాలి కోరుకో నాయనా, నేను ఇస్తాను అని పలికి వనమక్షికా పిపీలికా భక్షితంబైన రక్షో విభుని దేహంబు మీద కమండులు జలంబులు ప్రోక్షించినా. ఆ కమండలంలో ఉన్నటువంటి ఆ చెంబురు దాంట్లో నీరు అలా జల్లాడు బ్రహ్మదేవుడు. ఆ దానవేంద్రుండు కమలాసన కరకమల కమనీయ కనకమయ దివ్యామోఘ కమండులు నిర్గత నిర్మల నీరధార బిందు సందోహ సంసిక్త సకలాంగుండై. ఆ తప ఆ జలము అది ఆ జలము అలా పడగానే దివ్యమైనటువంటి శరీరం వచ్చేసిందట, అమోఘ జలం అది. లేశాడు తపం సాలించి సాంద్ర కీచక సంఘాత సంఘాతిక వామ సంఛాదిత వాములూరు మధ్యంబు వెలువడి. ఆ పుట్టలో నుంచి బయటకు వచ్చాడు. మహాప్రభావ బల సౌందర్య తారుణ్య సహితుండును వజ్ర సంకాశ దేహుండును తప్త సువర్ణ వర్ణుండునునై నీరస ఇంధన నికర నిర్గత వన్నీంబోలి వెలుంగుచు చనుదెంచి. ఆ ప్రభావము ఆ తపస్సు ఆ ప్రభావం చేత మరలా మళ్ళీ బలం వచ్చేసింది, సౌందర్యం వచ్చేసింది, యవ్వనం వచ్చేసిందట. అవి ఆ 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేసిన ముసలాడైపోలా మరలా తారుణ్యము అలా వచ్చేసింది. వజ్రంతో సమానమైపోయింది దేహము. తప్త సువర్ణవర్ణుడు కాల్చిన బంగారము ఆ మురికి మకిలి వదిలిపోయి తలతళతళ ఎలా ఉంటుందో అలా వచ్చాడు. నీరస ఇంధన నికర నిర్గతవన్నీ బాగా ఎండిన కట్టెలు తగలబెడితే భగ భగ భగ మంట వస్తుందట. అది ఎండని కట్టెలైతే పొగ వస్తుంది, కనుక నీరస ఇంధనము అంటూ ఉన్నారు. ఎండు కట్టెలలో నుంచి వెలుగు మంట వచ్చినట్లుగా ఆ తేజస్సు చేత వచ్చాడు. దివిజానీక విరోధి మృక్కే కని వాగ్దేవీ మనోనేతకున్ సవిశేషోత్సవ సంవిధాతకు నమత్ సంత్రాతకున్ సత్తపో నివహాభీష్టవర ప్రదాతకు జగన్ నిర్మాతకున్ ధాతకున్ వివిధ ప్రాణిలలాట లేఖనమః విద్యానుసంధాతకున్ దివిజానీక విరోధి మృక్కే. నమస్కారం చేశాడట, కానీ ఇప్పుడు మనం నమస్కారం చేయాలి ఎవరికంటే పోతన గారికి. ఎన్నోసార్లు ఆ బ్రహ్మదేవుడిని వచ్చినప్పుడల్లా అంచానుప్రాసలు ధాత అనే శబ్దానికి మొదట్లోనే ఆరంభములోనే నమస్కారం చేశాడు ఆ ధాతకు. ఈ ధాత అనేటటువంటి పదాలకి నేత, ధాత, నిర్మాత, త్రాత ఇలాంటి పదాలు మరి అసలు ఈ ఎక్కడ అవి ఏమన్నా వాటంతట అవి దూకితేనే తప్ప డిక్షనరీలు వెదకి ఎతులు ప్రాసలు కూర్చుకొని గణాలు కూర్చుకొని కవిత్వం రాస్తే వచ్చేదే అది. అందుకే తెలుగులో ఇటువంటిది మరొకటి అసలు లేదు. ఎంతటి అమృతమయమైనటువంటి కవిత్వం ఇది, వింటూ ఉంటే చాలు, వచనం కూడా మనోహరంగా ఉంటుంది. ఇంకా కఠినమైనవి ఉంటే ఉండవచ్చు, ఉన్నాయి వచనాలు ఇంకా చాలా గొప్ప ఉంటే, ఇంకా కఠినంగా ఉంటే ఉండవచ్చు, కానీ ఇటువంటి శయ్య అంటారు అది, అలాగే అలంకారములు అద్భుతమైనటువంటివి సుమ. అందుకే ఆనందం అసలు పోతన గారి కవిత్వం అంటే విడిచిపెట్టలేను. ఒక అక్షరాన్ని కూడా ఇందాక ఒక వచనాన్ని విడిచిపెట్టి అయ్యో అనుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళాను. అంత గొప్ప కవిత్వం ఆయనది. ఆయన మృక్యాడట ఎవరికి, వాగ్దేవి మనోనేతకున్ సరస్వతీదేవి మనస్సును జయించినటువంటి వాడు ఈయన, సవిశేషోత్సవ సంవిధాతకు లోకానికి ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి వాడు, నమత్ సంత్రాతకున్ తనకు నమస్కరించే వారిని రక్షించేవాడు, త్రాత రక్షించేవాడు, సత్తపో నివహాభీష్ట వరప్రదాతకు తపస్సులు చేసేటటువంటివి ఆ సమూహములకు వారి అభీష్టములైనటువంటి వరములు ఏవి కోరుకుంటే ఇచ్చేవాడికి, జగన్ నిర్మాతకున్ జగత్తును సృష్టి చేసిన వాడు, ఏది సినిమా నిర్మాతల్లాగా జగత్తును నిర్మించినటువంటి వాడు, ధాత పోషకుడు కూడా, బ్రహ్మదేవుడు కూడా ధాత ఇక్కడ, ఈయన నామవాచకం అన్నమాట బ్రహ్మదేవుని పేరు. వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాతకున్ ప్రాణుల యొక్క లలాటమునందు వారి వారి కర్మలను లిఖించేటటువంటి విద్య కలిగినటువంటి వాడట ఆయన. అంత గొప్పవాడు సుమ. అటువంటి బ్రహ్మదేవునికి నమస్కరించాడు. ఇట్లు దైత్యేశ్వరుండు దివినున్న హంస వాహనునకు ధరణీతలంబున దండ ప్రణామంబ ఆచరించి ఆయనకి నమస్కరించి ఇంకా స్తోత్రం చేయటానికి మొదలు పెడుతూ ఉన్నాడు. మనం రేపు చూద్దాం. జై శ్రీరామ్.